మిత్రావరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతిం ప్రాతః సోమముత రుద్రం హూవేమ ప్రాతర్జితం భగముగ్రం హూవేమ భయం పుత్రమదీతేర్యోవీధర్తా ఆర్ధ్రశ్చిద్యం మన్యమానస్థురశ్చిద్రాజాచిద్యం భగం భక్షీత్యాహ భగ ప్రణేతర్భగ సత్య రాధో భగే మాంధియముద వాదదన్నః భగ ప్రణో జనయగోభిరస్వైర్భగ ప్రణృవంత శ్యామ ఉదేదానే భగవంత శ్యామోత ప్రాచిత్వబుత మధ్యే అన్నాం ఉదోదీతామఘవన్ సూర్యస్య భయం దేవానాం సుమతౌ శ్యామ భగ ఏవ భగవాన్ అస్తు దేవాస్తేన భయం భగవంత శ్యామ తన్వా భగధర్మయుజ్యో హవీతి సమో భగపుర ఏతా భవేహ సమధ్వరాజోషసో నమంతదధిక్రావే వసు చ యే పదాయ అర్వాధీనం వాసువిదం భగం నోటిన ఆవహంతు అశ్వాతీర్గోమతీర్న ఉషాసో వీరవతీర్సదముచ్చు భద్రా ఘతం దుఃఖానా విశ్వ ప్రపీతూయం పాత స్వస్తిభిస్తాన బ్రహ్మాణో అంగీరసో నక్షంత ప్రక్రందనున్న భన్యస్ వేదు రథేన వృదప్రుతో నవంతయుజ్యాతామద్రీ అధ్వరస్య పేషా సుగస్తే అగ్నే సన విత్తో అధ్వా యుక్ష్వాసుతే హరితో రోహితశ్చ ఏ వాసద్మన్నరుషావీరవాహో హువే దేవానాంజలీమాని సత్తః సమూగో యజ్ఞం మహయం నమోభిః ప్రహోతా మంద్రోదీరిచముపాకే యజస్వసు పర్వణీక దేవానా యజ్ఞియా మరమాదింబ్రవృత్యా యదా వీరస్య రేవతో దురోణే స్యో నశీరతిధిరాజికే సుప్రీతో అగ్నిస్సుధీతో తమాస నిషేధా జివాజమియత్యై ఇవన్నో అగ్నే అధ్వరం జోషస్వ మరుచ్చింద్రే యశసం కృధీనః ఆనక్తాపరిహిస్సదామురాశోసందామిత్రావరుణాయ దేహ ఏవాగ్నిం సహస్యామ్రజిష్ఠో రాజస్కామో విశ్వప్స్యస్య స్తౌత్ ఇషం రజం ప్రప్రథద్వాజమస్మే యూయం పాత స్వస్తిభిస్వరానః ప్రభోయజ్ఞేషు దేవయంతో అత్రమ్యవానమోభిః పృథివీషద్యై ఏషాం బ్రహ్మాణ్యసమాని విప్రా విశ్వగ్నియంతి వనినో న శాఖాః ప్రయజ్ఞే దుహే త్వో న సప్తిరుద్యచ్ఛధ్వం దమనసో ఘృతాజీః త్రిమీతపరిహరధ్వరాజ సాధూర్ధ్వా శోచీం శ్రీదేవయోన్యస్తుః ఆహుత్రాసో న మాతరం విభృత్రా సానౌ దేవాసో బలిహిడ సరంధు ఆ విశ్వాజీరిధ్యామరక్వగ్నేమానో దేవతా తామృతస్కః ఏషీరవంతజోషమాయజత్రారుతస్సుధారా సుదుభాదుహానా జ్యేష్టం వోజమహావసూ నామాగం తన సమానసో జతిష్ట దేవానో అగ్నే విక్ష్వాదశస్యత్వజా వయం సహసా బన్నాస్రాః రాజాయుజాస ధమాదో అరిష్టా యూయం పాత స్వస్తిభిస్వదానః విక్రాంబ ప్రథమ శివోషసమగ్నిం సమిద్ధంభకమూతయే హువే ఇంద్రం విష్ణుం పూషణం బ్రహ్మనస్పతిమదిత్యాంజావా పృథివీ అపస్వాహ ధ్రీకామునమసా బోధయంత ఉదీరాణ యజ్ఞమోపప్రయంతాః ఇలాం దేవీం హరివిటి సాదయం తోస్మినా విత్రా సుభవాహువేమ విక్రావానంబుగుధానో అగ్నిముపబ్రువ బృహసమందౌర్యంగా రత్నంస్తోరుణ్రంశ్వాస్మద్దూరితాయంతుక్రావా ప్రథమో వాజర్వాగ్రేరసానాభవతి ప్రజానన్ సంవిధానభుషసా సూర్యేనాదిత్యేర్వసూభిరంగీరోభి ఆనోదధిక్రా పథ్యామనకృతస్య పంథామందే తమాహు శృణోతు నో దైవ్యం సద్ధో అగ్ని శృణ్వంతు విశ్వే మహిషా అమూరాః ఆ దేవో జాతు సవితా సురత్మాంతరిక్ష ప్రావహమానో అశ్వైః హస్తే తథా నో నర్యా పురూణి నివేశనం చ ప్రసువం చ భూమ ఉదస్య బాహూసీ చిరా బృహంతా హిరణ్యజా దివో అంతాంగనష్టాం నూనం తో అస్య మహిమా పరిష్టసూరస్తిదస్మానూరాతపస్యాం సఖా నో దేవస్య పితా సహా భాసా విషద్వసూపతిర్వసూమిని విశ్రయమానో అమతీవరుచీ మత్తభోజనమధరాసతేనః ఇమాగిరస్వ వితారం సుజిహ్వం పూర్ణగర్భస్థిమీరే సుపాణిం చిత్రం వయో బృహదస్మే దాతు యూజం పాత స్వస్తిభిస్సుదానః ఇమా రుద్రాయ స్థిరధన్ వనే గిరాః క్షిప్రేణ మే దేవాయ సుధామ్నే అగాధాయ సహమానాయ మేధసే దిగ్మాయూధాయ భరత శృణోతు నః సరిక్షే నక్షంజస్య జన్మనః సామ్రాజ్యేన దివ్యస్యతేతది అపన్నవంతే రూప నో దురశ్చరాణ భీవో రుద్రజాసూ నో భవ రాజే దిద్యుదవ దృష్టా దివస్పరిక్షయాగరాధిపతి సామ్రేణ కృమః సహస్రం తేష్వపి వాతభేషజామానస్తోకేషు తనజేషు దీర్ఘః ఆనోవీరుద్రమాపరాధామాతే భూమ ప్రసీతౌ హీలితస్య ఆనో భజ పరిభిషి జీవ సంసే యూజం పాత స్వస్తిభిః సదానః ఆపోజం వః ప్రథమం దే వయం చ ఇంద్రపాన మూర్మిమరంబతే నః తంబో భయం శుచిమరిత్రమజ్జఘృతపృషం మధుమంతం వనేమ మూర్మిమా వో మధుమత్తమం భోపాన్న పాదవత్వా సుయేమా యస్మిన్నింద్రో వసుభిర్మాదయా తేతమశ్యామదే భయం తో వో అద్య శతపవిత్రా స్వదజా మదంతీర్దేవీర్దేవానామపి యంతి పాథాః ఆ ఇంద్రస్య నమీనం దివ్రదాని సింధుభ్యో హవ్యం హృతవజ్జుహోత సూర్యో రశ్మిభిరాధతానయాభ్యజింద్రో అరదద్ధాతుమూర్మిం ఏంద్రవోపరీ బోధాతమానో యూజం పాదస్వస్తిభిస్సదానః విభుక్షణో వాజామాదగద్భమస్మేన రోమఘవానః సుతస్య ఆవోర్మాదకృతభోనజాతాం విభోనసంరజం వర్తయంతు నిర్భరుభిరభివశ్యామవిభో విభుభిశ్వసి వాజో అస్మాజాతీంద్రేణాతరుషేమ వృత్రం తే జిద్ధి పూర్వీరభిసంతి సాసా విశ్వాన్యూ భరతాదివన్వన్ ఇంద్రో విభ్వాంగుక్షా వాజో అన్యశ్రోర్మిధ్యాగ్రేణ వన్విధృణం నూనే వాజో బలీవః కర్తనానో భూతనో విశ్వే వాసే సుజోషాః నమస్నేయిషం మస మోదీరం యూజం పాత స్వస్తిభిః సదానః సముద్రజ్యేష్ఠా సలిలస్య మధ్యాత్మనా యంత్యని విషమానాః ఇంద్రోయాద్రీషభోరాజలావో దేవీ దిగమామంతు స్రవంతి ఖనిత్రీమా భూతవాజా స్వయం ముద్రాజాస్తుతాయ పవకాస్తాపో దేవీ దిగమామంతు రాజాపరో నో జాతి మధ్యే పశ్యంజనా పాపకాస్తాపో దేవీ దిహమామవంతు యాసు రాజాపరో నో యాసు సోమో విశ్వే దేవాయాసూర్యం వదంతి వైశ్వానలోయాస్వగ్ని ప్రవిష్టస్తాపో దేవీ దిహమామవంతు మిత్రరుణేహ రక్షతం కులాయద్విశ్వజన్మానాగన్యకాంధుర్దృశీకం తిరోత ధేమాధ్యే నరవాసాత్సరో యద్దిగామన్పరోమందనం భువదక్షీవంతౌ పరిగుల్ఫౌ చేహత్ అగ్నిష్టచ్చోదన్నపాధరామితో మామాధ్యే నరపాసావిదత్సరో యల్మలౌ భవదియం నదీషు యోషాదీభ్య పరిజాయతే విషం విశ్వే దేవానిర్గస్తత్సూవంతు మామాధ్యే నరపాసావిదత్సరో ఉధన్వదీరృతకాశ్చరాః అస్మభ్యం వయసాంద్రమానా శివా దేవీరాశి పదాభవంతు సర్వాద్యోసిరాభవంతు ఆదిత్యానామ సానూతమేన సక్షేమహి సర్వనాసంద్రమేణ అనాగాస్తే అదిద్వే దురాసమం యజ్ఞం దధతు శ్రోషమాణా ఆదిత్యాసో అదీర్మానయంతా మిత్రో అర్జమామరు నో రజిష్ఠా అస్మాకం సంతు భువనస్య గోపాః పిబంతు సోమమువాసేనో అద్య ఆదిత్యా విశ్వే మరుతశ్చ విశ్వే దేవాశ్చ విశ్వరుభవశ్చ విశ్వే ఇంద్రో అగ్నిరశ్మినా దృష్టువానా యూయం వాత స్వస్తి విశ్వదానః ఆదిత్యాసో అదీతయస్యామూర్ధే భద్రావసమోమక్షత్రా సనే మిత్రావరుణాసంతో భవే మద్యావా పృథివీ భవంతః మిత్రస్తన్నో వరుణో మామహంత సర్వలోకాయ గోపాః మావో భూదే మాన్యజాతమే నో మాతత్కర్మభోజ్రయద్ధ్వే రణ్యవోంగీరసో నక్షంతరత్నం దేవస్య సవితురీయానా మహాన్యజత్రో విశ్వే దేవాసమానసోజురంత ప్రద్యావాయజ్ఞే పృథివీనోభిస్తవాధీవేహీయజత్రే తే సిద్ధిపూర్వే కమలో గృణంత పురోమహీరే దేవపుత్రే ప్రభోర్వదే పితరా నవ్యాసేభిర్గేర్భిర్గృణధ్వం సరణేదస్య ఆరోద్యావా పృథివీ దైవ్యే నజనే నజాతం మహీవాం పరోథం ఉతో హి వాం రత్నభేదా నిహంతి భ్రూనిద్యావా పృథివీ సుదాసే అస్మేభత్తంగదసదస్కృధోయుజూయం పాత స్వస్తిభిస్సదానః వాస్తోష్పదే ప్రతిజానీష్యస్మాన్ స్వాభేదోనమీవో భవానః యత్రే మహే ప్రజితన్నో జుడస్వరసన్నో భవద్విపదే సంతరుష్పదే వాస్తోష్పదే ప్రతరణో నగే దిగజస్వానో గోభిరస్వేభిరిందో అజరాసస్తే సఖ్యే శరామహిదేవపుత్రాన్మృతినో జుడస్వ వాస్తోష్పదేరా సందరాధే రక్షీమహిరణ్వరా గాధుమత్యా ఆయుక్షేమయోగే వరం నో యూజం పాత స్వస్తి సుదరాహ అభిమాదే విశ్వారూపాణ్యా విశన్ సేవేన జదర్జునధారమేయదీసే జీవభ్రాజందరిష్టజముభస్రగ్రేషుభత్సతో సేనం రాజసారమేయతస్కరం వా పునఃస్వర స్తోత్రేనింద్రస్ రాజజిమస్మాన్ దుచ్చునాయసే నిషుస్వాప ంసూకరస్ద్రీతర్ధర్తుకర సోదృనింద్రస్వరాజస్మాన్ుచ్చునాయసే నిషుస్వాప సస్తు మాతస్తు పితస్తు శ్వాసస్తు విశ్వదీ సందర్వే జ్ఞాతయస్తమభిజనాజస్వశ్యోజనా తేషాం సంభ్రమో అక్షాయేదం సహస్రలింగోజస్ర ముద్రాదుతేనాదహస్యేనా భయం యజనాం స్వాపజామసి రోక్షే సజా బహ్యే సజా నాదీర్జాల్పసీవరీ శ్రీరోజా పుణ్యగంధాస్తర్వా స్వాపజామసి స్వప్న స్వప్నాధికరణే సర్వం విశ్వాపజాయనం ఆసూర్యమన్యాన్ స్వాపయూలం జాగ్రయాదహం అజగరో నామ సర్పిరవిడో మహాన్ తస్మిన్ స్వాపజామసి సర్ప సర్పో అజగర సర్పిరవిడో మహాన్ సింధవస్తీమీ ఆదికో నామ సర్పో నవనాగసహస్ర యమున హరేహ సోదారో నారాయణవాహన యది కాళికూత్యలికా కాళికాద్భజా జన్మభూనిమలిక్రాంతో నిర్విరో యాది కాళికా ఆయాజేంద్రపతిమన్నాభాగేయస్వ తృప్తాంజుర్మాతూలస్భాగే పైతృష్దేజీ పపామివ యశస్కరం వరానందం ప్రభుత్వంధిపతిర్బూవ సంగేర్ణనాగాస్వపతిర్నరాణాం సుమంగళ్యం సుగతం దీర్ఘమాయోః కర్కోటకో నామ సర్పో యో దృష్టి విషముచ్యతే తస్య సర్పస్య సర్పత్వం తస్మై సర్పనమోస్తు తే కయేంద్రకానరసనీలానుద్రస్య మర్యాధా స్వస్వాహ అంగమిత్రమిత్రం అభిస్వభూభిర్మితో బంధవాదస్వనసేనాస్పృధ్యేతాని హీరో నిర్యదూధో మహీయభార సావిత్సువీరా మరుద్ధీరస్తు సహంతి ఉష్యంతి నృమ్ణం శ్యామేష్టాశుభాసోభిష్టాశ్రియాదం విశ్వాభోజోభిరుగ్రా ఉగ్రం భోజశ్చిరాశాంశ్రుద్ధర్గణస్సు విష్మాన్ శుభ్రమస్వష్మృద్ధీమనాం శ్రీధురిర్మునిర్వసర్ధస్మద్ధ్యుజోదిద్యుం మావోధర్మరిహ ప్రణన్నః ప్రియావో నామ హుబే దురాణామాయ త్రిపన్నో వావసానా స్వాయుధాత జిష్మినస్వ నిష్కాదస్వయం తన్వా అశుంభమానా శుతీవో హవ్యామరుతీనాం శుచింభ్యాధ్వరం శుతిభ్య ఋతేన సత్యమృతాప ఆయన్ శుచి జన్మానశ్రుజ పావకా అంశేష్మాదుఖాదలో భోవక్షస్సు రుక్మాశిశ్రిదానా విద్యుతో నృష్ణిభీరుజానా అనుస్వధామాయూధైర్మానా ప్రబుద్ధ్యాజీరతే మహాంశి ప్రణామాని ప్రయజ్జవస్థిరధ్వం సహస్రియం దమ్యం భాగమేదం గృహమేధీయం మరుతో జుషధ్వం సుతస్య మరుతో అధీజేచ్ఛా విప్రస్య బాధినో హరీమన్ మక్షూరాయ సువీర్యస్య దాతనో విద్యమన్య ఆదభరరావా అత్యాసోనయే మరుతస్వంచో యక్షదృశోన సుభయం తమర్యాః ఏవం నేష్టాశిశోన శుభ్రా వత్సాసోన ప్రక్వేలినః పయోధాః ంతో నో మరుతో మృణంతు పరిభస్యంతో రోదసీ సుమేకే ఆరే గోహాగృహాధో అస్సు సుమ్నేభిరస్మే వాసవో నమధ్వం ఆవోహోతాజోహవీ సత్రాజీ రాజి మరుతో గృహాన యదీవతో గృహణో అస్తి గోపా సోహద్వీహవతే ఇమే తురం మరుతో రామయం జీవే సహస్రహసానమంతి ఇమే శంసంవరుషయో విపాంతి గురుద్వేషో అరరుషే దధంతి ఇమే రధ్వంతిం మరుతో జునంతి భృమిం జ్యథావసావో జునంత అపబాధధ్వం మృణస్తమాం జిధత్త విశ్వం తనయం తోకమస్మే రామాపశ్చాద్ధ్వరచ్చో విభాగే ఆనస్పార్వే భజతనామసంజే సుజాతం వేషణో భో అస్తి సంవర్ధనంతమన్యభర్జనా సూరా జగ్వీశ్వరీషు భిక్షు అధస్మానోమరుతో రుద్రియాసస్త్రాతారో భూతమృతనాశ్వర్యః భూరీచక్రమరుతః పిత్ర్యాణ్యుక్తార్యావశ్యం తే పురాచీత్ మరుద్భిరుగ్రప్రదనాశుతాభా మరుద్భిరిత్సమీతావాచమనువా అస్మే వీరో మరుతస్వృష్ణస్తునాయో అసూరో విధత్తా అపోజేన దుఃఖితేతరేమాధస్వమోకో అభివశ్యామ తన్నరింద్రో వరుణో మిత్రో అగ్నిరాపవోషధీర్మయో జృణంత శర్మన్ శ్యామ మరుతముపస్థే యూయం పాత స్వస్తిభిస్తదానః మద్భో భో నామవారుణంగయత్రా ప్రయజ్ఞేషు తపసా మదంతి ే వేదయం తిరోదీచి దుర్వీపిన్వంత్యుత్సంజయా దుర్గ్రా విజేతారోహి మరుతో గృణంతం ప్రణేతారోజమానస్య మన్మ అసమాక మధ్య విలసేషు బలిహిరాదీతలే సదరమిత్రియాణా నైతావన్యే మరుతోజసేమే భ్రాజంతే రుక్మైరాయుధైస్తనుభిః ఆరోగీ విశ్వవిశ్వమానమంజతే సుభేక్షావో మరుతో దిద్యుదస్తుయద్భాగపురుషదాకరామ మావస్తశ్యామీ భూమాయజత్రాస్మేవో అస్తు సుమతిష్టనిష్టా కృతే జిత్ర మరుతో రణంతానభద్రాసుజాయపాదాః ప్రణావదసు మతిభిర్యజత్రా ప్రవాదేభిస్థిరత పుష్యసేన ఉదస్సుదాసో మరుతోభ్యంతు విశ్వేభిర్నామభిర్నరో హవీంషి దాతనో అమృతస్య ప్రజాయీ కృతరాజసూనృతా మఘాని ఆ సుదాసో మరుతో విశ్వభూతీయచ్చా సూరీన్ సర్వతా తాజిగాత ఏనస్మనా సతినో వద్భయం తియూజం పాత స్వస్తిభిస్తదానః రసాగముఖ్యే అర్చరాగణాజయోదైవ్యశ్చధాం నస్తువిష్మాన్ ఉదక్షోదరం నిరోదసీమహిత్వాక్షం నిర్వంసాత్ జనోశ్చిద్భోమరుతస్వేష్యేణీమాసస్తు భీమన్యభూయాసోదసోత సంతి విశ్వో భూయామన్భరే స్వదృగ్ విభద్వయో మఘవద్భ్యోదాన్మరుత సృష్టితిమ్నాః ద్వాదిజంతు వ్రణస్పార్హాభిరుతిభిస్తిరేత యుష్మోదో విప్రో మరుతస్వదస్వీ యుష్మోదో అర్వాసూరిస్సహస్రీ యుష్మోదః సమ్రాణుతహం దివృత్రం రద్వో అస్తు ధూతయో దేష్ణం ఆరుద్రస్య మీరుషో దివాసే భిన్నం సంతే మరుతః పునర్నః యస్వత్తాదిరేయరవరేన జీమహే పురాణాజిషుష్ఠుర్మోరామిదం సూక్తం మరుతో జుషంత ఆరాచిద్వేషో వృషణోయోరూయం పాద స్వస్తిభిస్వదాన యంత్రాయ ధ్వజితమీదం దేవా సోయంతనయథ తస్మాగ్నేవరోమిత్రమరుతర్మాగచ్చత యుష్మాకం దేవాసాహని ప్రియీజానస్తాహ ప్రదక్షయం దిరదేవి మహీర్షోయోపరాజాసతి రవిమశ్చరవంచరవతిష్ఠ పరివంసతే అస్మాకమద్యమారుతస్సుదేశా విశ్వే వివరకామినాః అధివాసీయూయవీభవృష్రాధసో జాతనాంధాంశీతో హవ్యామరుతోదేహి కంబోష్వాణ్యత్ర గంతన ఆచరణో బలిస్తాచరణ స్వార్ఘాడిగాతేపసు అశ్రేధం సోమ్యేమౌ స్వాహేహమాదరాధ్వై సస్వస్తిమన్వా అశుంభమానాహంసో నీలపృష్టావతన్ విశ్వం సద్ధో అభితో మానిషే జనరోగరణ్వాసవనేమదంతః యోనో మరుతో అభిదర్ఘాయ స్థిరశ్చిత్తానివ సభోదిఘాంసతి గృహపాసాన్ ప్రతిసమోచేష్టతమిష్ఠేన హన్మానాహంతనాథం శాంతపరాజితం గదిర్మరుతస్తద్యూజుష్టన యుష్మాకోదీరీశాదస గృహమేధాగతమరుతో మాపభూతన యుష్మాకోదీసూదానవ ేహస్వదవసూర్యత్మృతారేణే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమీభవంధనామక్షీయమాద్రహ్మాతగమనా జ్రవో నాగాయ వరుణాయ సత్యం భయందేవ్రాదీరే శ్యామతవ ప్రియాసో అర్యమన్ గృణంతా మిత్రవరుణాన్ జగే ఉదే సూర్య అభిమన్ ఇష్టస్థాదుర్గోపాజపశ్యన్ అయుక్త సప్తహరితస్వధస్థాద్యాజీమహంజూర్యంధాజీమానిష్టే ఉద్వాం రక్షాసో మధుమందో అసురాసూర్యో అర్హచ్చుక్రమర్ణా యస్మాదిత్యాధ్వనోరదంజమిత్రోర్జమావరుణస్వోరాహేతారోహనృతూరేర్మిత్రోర్జమావరుణో హి సంతి ఇమే దేతారోహనృతూరేర్మిత్రోర్జమావరుణో హి సంతి ఇమర్దశ్చ మాతృశబ్దరోణే షడ్వాసః పుత్రాదిదేరదబ్ధాః ఇమే మిత్రోవరుణో దూనభాసో చేతసం దిక్షిదయం పిదక్షైః అవిక్రమం సుచేతసంపదం దస్థిరస్థిరం ప్రసుపథాలయంతి ఇమే నివో అనీమిషా పృథివ్యాస్తి జిత్వాంసో అచేతసం వయంతి వ్రాజేన్నోగాధమస్తిపాలనోపాదీర్మ భద్రం మిత్రో యచ్చివరుణసుదాసే తస్మిన్నాకం ప్రణజం దామాగంభేణం దురాస అవేదింహోత్రాభిర్యజేదరిపకాశ్చిద్వరుణదృతస్థ పరిద్వేషోభిరర్జమావృణూరుం సుదాసే వృణనాపులోకం సస్వస్తిద్ధిమేషేషామీసహంతే యుష్మద్భిరేషమానాదక్షన్మహినా యో బ్రహ్మణేమాయా దేవాయస్సు పరమస్య రాజ శ్రీక్షరంతమన్యం భగవానో అన్యగురుక్షయాయతక్రిరే సుధాతు ఇయం దేవ పురోహితం యువభ్యాం యజ్ఞేనో మిత్రావరుణావతారి ఇష్టాని దుర్గాదీవృతం తిరోనో యూజం పాద స్వస్తిభిస్తదానః చక్షుర్వర్ణసుప్రదీకం దేవయో సూర్యస్తన్వాన్ అభియో విశ్వాభువనానిదేతమన్యం వర్తేష్వాజీకేత ప్రభావిత్రావరుణామృతాభావిమాదీర్ఘశ్రుతీయర్తి యస్య బ్రహ్మాని ప్రభువాసాయ ప్రత్వానసరద ప్రణైతే రోరోర్మిత్రావరుణా పృథివ్యాః ప్రతివరిష్వా బృహదస్సూరాను ేమోషాదేషుభిక్షుభగ్యతో అనీమిషం రక్షమాణా సంసామిత్రశ్చవరుణశ్చామసుష్మో రోదీమద్వేమహిత్వా అయన్మాసాయజ్వరామవీరాః ప్రయజ్ఞమన్మా విజనంతిరాధే అమోరా విశ్వామృషణామివాసుజిత్రందృశేన చక్షం ృగస్వజందేహృదాన్యసిదే అభూవన్ నమోవాజ్ఞం మాఘజన్నమోభిర్మిత్రవరుణా సమాధాన్మాన్వితేవాణి బ్రహ్మజుగణనివాణి ఇయం దేవ పురోహీతర్జివభ్యాజ్ఞేరుమిత్రవరుణామకాలి విశ్వాని దుర్గాపీవృతం తిరోనో యూజం పాత స్వస్తిభిస్తదానః ఉత్సూర్యోర్భరీంశ్రేద్గురువిశ్వాజనీమానూఢానాశేరోచమానకృత్వాకృతృతూర్ ప్రతిపురోముద్గాజేస్తోమిత్రాయరుణాయ భోజో నాగసో అర్జం మే అగ్నే దినసహస్రణం నోవరుణో మిత్రో అగ్ని యచ్చన్నో అర్కమానకామం భూమే అదిధేత్రాసీధాన్నోదేవాం జజ్ఞసృజనీమానరిష్వే మాహేణే భూమవరుణస్య వాయోర్మా మిత్రస్య ప్రియరామస్య ఋణాం ప్రభావాసి జీవసే నమానోగవ్యూతిముక్షరం ధృతేన పాఠోజనే శ్రవజలం యుమానా శ్రవమే మిత్రావరుణాః ప్రేమా నో మిత్రోవరుణోర్ఘవానస్మనే తోకాయవరీభోదధంతు సుగారో విశ్వా సుప్రధాని సంతు యూజం పాత స్వస్తిభిః సదా నః ఉద్వేది సుభగో విశ్వచక్షా సాధారణ సూర్యో మానుషాణాం చక్షుర్మిత్రశ్చవరుణస్య దేవస్తర్మే వయస్తమవిర్వ్యక్తమాంసి ఉద్వేది ప్రసవీతాజనానాం మహాంకేతురన్నవః సూర్యస్య సమానం చక్రం వర్జాభిర్సాంజతేర్భ్రాజమానగుణాపస్థాద్రేభైర్వేత్యనుమజ్యమాన ఏకమే దేవస్య విరాజచ్ఛందయస్మానం ప్రామినాదిహావ జీవోరుక్మూరుదక్షాదే అర్థస్తరనిర్భ్రాజమానః నూనం జనా సూర్యేణ ప్రసూతాజన్నర్థానివన్నవాహంసి యత్రాచక్రురమృతాదుమస్మై శ్వేనో నదీయన్నన్వే దివాసాః ప్రతీవాంశూరబుదీచే విధేమ నమోభిర్మిత్రావరుణోదహవ్యైః నో మిత్రో వరుణో అర్జమానస్మనే శోకాజవరీమోదసంతు సుగానో విశ్వా సుభసాని సంతు యూజం పాత స్వస్తిభిః సదా నః దివిక్షయం తారజస పృథివ్యాం ప్రవాహం ఘృతస్య నిర్మిగో దజీరన్ అవ్యం నో మిత్రోర్యమాసుజాతో రాజా సుఖత్రో వరుణో జుషంత ఆరాజానామహరతస్య గోపాసింధూపదీ క్షత్రియాజాతమర్వాగ్ ఇలాన్నో మిత్రావరుణోదృష్టిమవ దివయింపదం జీరదానో మిత్రస్తన్నో వరుణో దేవో అర్య ప్రసాధిష్టేభిర్నయంతు ప్రవర్జసానాదరి సుదాస ఇహామదేవ సహ దేవగోపాః యో వాంగతం మనసా రక్షతేత ఊర్ధ్వాం భీతిం కృణవద్ధారయచ్చ ఉక్షేధాం మిత్రావరుణా కృతేన తారాజానాసు క్షితీస్తత్పజేధాం ఏదస్తోమో వరుణమిత్రదుభ్యం సోమ శుక్రో న వాజవేయామి అవిష్టం ధియోధికృతం పురం ధీర్జూజం పాత స్వస్తిభిః సదానః ప్రతీవాం సూరబుదీదే సూక్తైర్మిత్రం భూభే వరుణం భూతలక్షణం సూర్యా అమక్షీతం జ్యేష్టం విశ్వస్య రామం నాదిరాధిగత్నో తాహి దేవానామసు రాతా వర్యాదానాః క్షితీః కారతమూర్జయంతీః అశ్యామామిత్రావరుణాభయం వాంజావాధయత్రాపీభయన్నః చ ూరీపాధావేతస్ మిత్రావరుణాపథావామపోననావాదూరితాదరేమ ఆనో మిత్రావరుణా హవ్యదృష్టిం ఘృతైర్గవ్యోతిముక్షతమిలాభిః ప్రతీభామద్రవరమాజనాయమున్నో దివ్యశ్రారో ఏటస్తోమాణమిభ్యం సోమ శుక్రో న వాయవేయామి అభిష్టం ధియోర్జిఘృతం పురం ధీర్యూజం పాత స్వస్తిభిః సదానః మిత్రయోర్వరుణయో స్తోమో నయేతు సూష్యాః నమః స్వాందుర్యాదయోః యాధారయందేవా సుదక్షా రక్షాపితరా అసూర్యాయ ప్రమాహసా తానస్తి పాదరూపావరుణజర్ద్రేణా మిత్రసాధయ సంధియాః యదర్జసూరముదిరేణాగా మిత్రో అర్జమా సువాతీ సవితాభగాః సుప్రావీరస్తుదక్షణప్రణామంసుదానవః ఉదస్వరాజోపదీరదబ్ధస్య వ్రతస్యే మహోరాజానయీషే ప్రదీపాంశోరౌదీకే మిత్రం గ్రీణీషే వరుణం హర్యవనం నిషాదసం రాజాహీరణ్యయాపదీయసవాసే ఇయం మిత్రామేషదాతయే ూరిభిం స్వస్థీమహి బగవ సూరచక్రోగ్నిపాదిభూతిదశ్వరమాదృశం అజాప్యం వరుణో మిత్రోర్జమాసరాజవామే సూక్తూరీతే వరుణో మిత్రోర్జమాయూలమృతృతాతృతో ఘోరాసో అనృతద్విషా ేరాంబస్వచ్ఛద్రష్టమేనరస్యామేచూరయాదర్శమర్దిమేత్రదిక్పరే యదీమాసర్వరాజిదేవేత సోమిస్వస్మైవక్షసేరం శీర్షస్ సరస్వీరాజోజంబరంహరిశ్వరదశ్వరంభ్యాదంబరుణద్యుమద్ేత్రస్తోదీతే జివోధామిత్రస్తాయాతమద్రుహాతంధీ ఆయాతం మిత్రవరుణాయుషాణా బాహూదిన్నరా పాదం సోమానృతృథీపాథం నృపదీరధ్యై హరిష్మదామనసాయజ్ఞేన పురస్తాయమాన అభివాంశ్వినాశుభోస్తోమేశ్రివద్వినాశ్చాక్వాణూనమశ్వినాయుమాకుర్భువేద్వాంశుదేవాద్ధీవసూజు ఆవాంబరాంధస్థవీరాశ్వాసోస్మేతామూని రాజీముదేవాశ్వినాభిజమ్మే వృద్ధ్రాదయేదూయం విశ్వావిష్టం వాజాపురం ధీస్థాన సక్తం సతీపతీ సతీభి అవిష్టం ధేష్ ఆసు ప్రజాభద్రేతో అక్రాయం నో అస్ ఆవాం తోకేతన